ప్రజలు తమ కొరకు ఏది హలాలు చెయ్యబడింది అని అడుగుతారు. ఇలా బోధించు, పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాలు చెయ్యబడ్డాయి. మీరు తరచూ ఇచ్చిన వేట జంతువులు. దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తరసీదును ఇచ్చినవి. అవి మీ కొరకు పట్టిన జంతువును కూడా మీరు తినవచ్చు, కాని దానిపై అల్లా పేరును ఉచ్చరించండి. అల్లా శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే అల్లాకు ఎంతోసేపు పట్టదు. ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాలు చెయ్యబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్, మీ భోజనం వారికి హలాల్, సుచరితలైన స్త్రీలు కూడా మీకు హలాల్. వారు విశ్వాసుల వర్గానికి చెందిన వారైనా సరే, లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందిన వారైనా సరే, కాని మీరు వారి మహరును చెల్లించి వివాహం చేసుకుని వారికి రక్షకులు కావాలి. అంతేగాని వారితో స్వేచ్ఛా కామక్రియలకు పాల్పడటం గాని లేక దొంగచాటు సంబంధాలను పెంచుకోవడం కాని చెయ్యరాదు. విశ్వాస వైఖరిని అవలంబించటానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినదంతా వ్యర్థమవుతుంది అని తెలుసుకోవాలి. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను చేతులను మోచేతుల వరకు ప్రక్షాళనం చేసుకోండి. తలపై చేతులతో రాయండి. కాళ్లను క్షీరమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధంగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థుడైతే లేక ప్రయాణ స్థితిలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి. దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై చేతులపై వ్రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లా అభిమతం కాదు, కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు. మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు. మీరు కృతజ్ఞులవుతారేమో అని. అల్లా మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే మీరు ఇలా అన్నారు, మేము విన్నాము, విధేయత చూపటానికి అంగీకరించాము. అల్లాకు భయపడండి. అల్లాకు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు. విశ్వసించిన ప్రజలారా, అల్లా కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరి సమానమైనది. అల్లాకు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాకు పూర్తిగా తెలుసు. విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లా వాగ్దానం చేశాడు వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని. ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, అల్లా వాక్యాలను నిరాకరించేవారు నరకానికి పోతారు. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లా మీకు చేసిన ఆ మహోపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు ఒక వర్గం వారు మీపై చెయ్యి చేసుకోవాలని సంకల్పించారు, కాని అల్లా వారి చేతులను మీపైకి లేవకుండా ఆపాడు. అల్లాకు భయపడుతూ పని చెయ్యండి. విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి. అల్లా ఇశ్రాయిలు సంతతి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. వారిలో 12 మందిని నాయకులుగా నియమించాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, నేను మీతో ఉన్నాను. మీరు గనక నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే, నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే, అల్లాకు మంచి రుణాన్ని ఇస్తూ ఉంటే, నమ్మల్ని నేను మీలోని చెరువులను మీ నుండి తుడిచివేస్తాను. ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలోకి ప్రవేశింపజేస్తాను. అయితే దీని తరువాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించేవాడు వాస్తవానికి రుజుమార్గం తప్పినవాడవుతాడు. వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసిరివేశాము. వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు. వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు. అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ. వారు ఈ స్థితికి దిగజారిపోయినప్పుడు వారు ఏ దుర్మార్గాలు చేసినా అది పూర్తిగా అనుకున్నదే కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లా ప్రేమిస్తాడు. ఇదే విధంగా మేము క్రైస్తవులము అని చెప్పుకున్న వారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాము. కాని వారు తమకు బోధించబడిన విషయములో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు. చివరకు మేము వారి మధ్య పరస్పర విరోధ విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాచాము. వారు ప్రపంచంలో ఏవేమి చేస్తూ ఉండేవారో దానిని అల్లా వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది. గ్రంథ ప్రజలారా, మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథంలోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలను వదిలివేస్తున్నాడు. మీ వద్దకు అల్లా తరపు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లా తన సంతోషం పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు. తన ఇచ్చానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. మరియమ కుమారుడైన మసీయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్త వారితో ఇలా అను, అల్లా గనక మరియము కొడుకైన మసీని, ఆయన తల్లిని, సమస్త భూలోకవాసులను నాశనం చెయ్యగోరితే ఆయన తన ఈ సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికుంది? అల్లా భూమికి, ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభు. తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరచుకుని ఉంది. యూదులు క్రైస్తవులు ఇలా అంటారు, మేము అల్లా పుత్రులం, ఆయనకు ప్రీతిపాత్రులం. వారిని ఇలా అడుగు, అయితే ఆయన ఈ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవానికి మీరు కూడా అల్లా సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమి, ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. ఆయన వైపునకే అందరూ పోవలసి ఉంది. గ్రంథ ప్రజలారా, ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ఈ ప్రవక్త మీ వద్దకు వచ్చాడు. మీకు స్పష్టమైన ధర్మోపదేశాలను అందజేస్తున్నాడు. మా వద్దకు శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఎవరూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని. కనుక చూడండి, ఆ శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు. అల్లా ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. నా జాతి ప్రజలారా, అల్లా మీకు ప్రసాదించిన ఈ వరాన్ని గురించి ఆలోచించండి. ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు, మిమ్మల్ని పాలకులుగా చేశాడు, ప్రపంచంలో ఎవరికి ఇవ్వని దానిని మీకు ఇచ్చాడు. నా జాతి సోదరులారా, అల్లా మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమిలో ప్రవేశించండి, వెన్ను చూపకండి. లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలి వస్తారు. వారు ఇలా జవాబు పలికారు, మూసా, అక్కడ మహాబలవంతులైన ప్రజలు ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోనంత వరకు మేము సుతరాము అక్కడకు పోము. ఒకవేళ వారు వెళ్లిపోతే మేము ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ భయపడే వారిలో అల్లా అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఇలా అన్నారు, ద్వారం గుండా లోపలకు దొరబడి ఆ బలవంతులను ఎదుర్కోండి. ఒకసారి మీరు లోనికి ప్రవేశించారా, మీరే పై చెయ్యి అవుతుంది. మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాపై భారం వెయ్యండి. కాని వారు మళ్లీ ఇలా అన్నారు, ముసా, వారు అక్కడ ఉన్నంత వరకు మేము అక్కడకు ఎన్నటికీ పోము. నీవు నీ ప్రభువు ఉభయులు పోయి పోరాదండి, మేము ఇక్కడే కూర్చుని ఉంటాము. దానిపై మూసా ఇలా అన్నావు, నా ప్రభు, నా అధీనంలో ఎవ్వరూ లేరు, నేను నా సోదరులు తప్ప. కనుక నీవు మమ్మల్ని ఈ అవిధేయుల నుండి వేరు చెయ్యి. అల్లా ఇలా అన్నాడు, సరే, అయితే ఆ దేశం వారికి 40 సంవత్సరాల వరకు నిషిద్ధం. వారు ధరణిలో నిలువ నీడ లేకుండా సంచరిస్తారు. ఈ అవిధేయుల స్థితికి ఎంతమాత్రం జాలిపడకండి. వారికి ఆదము యొక్క 2 తనయుల వృత్తాంతాన్ని కూడా పొల్లుపోకుండా వినిపించు. వారిద్దరూ ఖుర్బానీ ఇచ్చినప్పుడు ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, మరొకరిది స్వీకరించబడలేదు. రెండోవాడు ఇలా అన్నాడు, నేను నిన్ను చంపివేస్తాను. సమాధానంగా మొదటివాడు ఇలా అన్నాడు, భయభక్తులు గలవారి మొక్కుబడులనే అల్లా స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా నేను నిన్ను చంపటానికి చెయ్యి ఎత్తను. సకల లోకాలకు ప్రభువైన అల్లాకు నేను భయపడతాను. నీవే నా పాపాన్ని నీ పాపాన్ని రెంటినీ మూట కట్టుకోవాలని, నరకవాసిని కావాలని నేను కోరుతున్నాను. దుర్మార్గుల దుర్మార్గానికి ఇదే తగిన ప్రతిఫలం. చివరకు అతడి మనస్సు తన సోదరుని హత్యను అతడి కొరకు సులభ సాధ్యం చేసింది. అతడు అతన్ని చంపి నష్టపోయేవారిలో కలిసిపోయాడు. అప్పుడు అల్లా ఒక కాకిని పంపాడు, అది నేలను త్రవ్వసాగింది. తన సోదరుని శవాన్ని ఏ విధంగా దాచాలో అతడికి తెలుపటానికి. ఇది చూసి అతడు రోదించాడు, అయ్యో, నేను పాడుగాను, నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయాని, నా సోదరుని శవాన్ని దాచే ఉపాయం వెతకలేకపోయాని. తరువాత అతడు తాను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయిలు సంతతికి ఈ ఫర్మానాను రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తరువాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారి వద్దకు వచ్చినప్పటికీ వారిలోని ఎక్కువ మంది భూమిపై అత్యాచారాలు చేసేవారే. అల్లాతో ఆయన ప్రవక్తతో పోరాడేవారికి, ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికి శిక్ష ఏమిటంటే వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం లేదా చేతులను కాళ్లను అభిముఖ దిశలలో ఖండించటం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇది వారికి ఇహలోకములో జరిగే అగౌరవం, అవమానం. పరలోకములో వారికి అంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుంది. మీరు వారిని స్వాధీనపరచుకోకముందు పశ్చాత్తాపడే వారికి తప్ప అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు, అనే విషయం మీరు తెలుసుకోవాలి.